కొడుకులున్నారు, వారు చదువు సంధ్యలుండి కూడా తవటలయ్యారు, ఒట్టి తవటలయ్యారు. మీద తుమ్మ ముళ్ళు పరచ నొక్కడు, అయ్యో ఇంటి దీప మార్పి వేయ నిల్చెనొక్కడు, తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు, తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు, పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమచెనొక్కడు, భ్రమచెనొక్కడు. కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను, కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను. అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా, నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. మిగలవారంతా కొడుకులేనురా, మిగలవారంతా కొడుకులేనురా, జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, రాజు గుణము నిన్న, రాణి మనసు నిన్న. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి.